మనోమయోయం పురుషో భాస్సత్యస్తస్మిన్నంతర్హృదయే యథావ్రీహిర్వాయవో వాతయేష సర్వస్యేషానస్సర్వస్యాధిపతిస్సర్వమిదం ప్రసాస్తి యదిదం కించా విద్యుద్బ్రహ్మేత్యాహుర్విదానాత్ విద్యుద్విద్యత్యేనం పాత్మనోయమేవం వేద విద్యుద్బ్రహ్మేతి విద్యుద్యేవ బ్రహ్మా వాచం ధేనుముపాసీతరస్యాశ్చత్వారస్తనా స్వాహాకారో వషత్కారో హంతకారస్వధాకారస్తస్తీద్వౌస్తనోదేవా ఉపజీవంత్య స్వాహాకారం చ వషత్కారం చ హంతకారం మనుష్యాస్వధాకారం పితరస్తస్యా ప్రాణఋషభో మనోవత్సః అయమగ్నిర్వై స్వానరోజోయమంతః పురుషేణేదమన్నం పచ్యతే యదిదమద్యతే తస్యై స ఘోషో భవతి యమేతత్కర్ణావపి ధాయ శృణోతి స యదోక్రమిష్యన్ భవతి నైనం ఘోషజ్ఞే శృణోతి యదా వై పురుషోత్మాల్లోకాత్రైతి స వాయుమాగచ్చతి తస్మై స తత్ర విజిహీతే యథాశచక్రస్యఖం తేన సవోద్వ ఆక్రమతే స ఆదిత్యమాగచ్చతి తస్మై స తత్ర విజిహీతే యథాలంబరస్యఖం తేన సవోద్వ ఆక్రమతే స చంద్రమతమాగచ్చతి తస్మై స తత్ర విజిహీతే యథారుందుభే ఖం తేన సవోద్వ ఆక్రమతే సలోకమాగ శోకమహిమం తస్మిన్ వసతి శాశ్వతీ సమాః ఏతద్వై పరమం తపో యద్యాహితస్తప్యతే పరమగ్నేహైవ లోకం జయతి జయేవం వేదైతద్వై పరమం తపోయం ప్రేతమరణ్యగ్నేహరంతి పరమగ్నేహైవ లోకం జయతి యేవం వేదైతద్వై పరమం తపోయం ప్రేతమగ్నావభ్యాదధతి పరమగ్నేహైవ లోకం జయతి యేవం వేదా అన్నం బ్రహ్మేత్యేక ఆహుస్తన్న తథా పూజతి వా అన్నమృతే ప్రాణాత్ప్రాణో బ్రహ్మేత్యేక ఆహుస్తన్న తథా శుష్యతి వై ప్రాణరితేన్నాదేతేహత్వేవ దేవతే ఏకధా భూజం భూత్వా పరమతాం గచ్చత స్పర్ధస్మాః ప్రాతృదస్పితరం యజ్ఞస్పి దేవైవం విదుషే సాధుపర్యాం మేవాత్మా అసాధుపర్యామి సహస్మాః పాణినామా ప్రాదృతకత్వేన యోరేకథా భూయం భూత్వా పరమతాం గచ్చతీతి తస్మా ఉభై మధువాతవీత్యన్నం వై వ్యన్నేహీమాని సర్వాణి భూతాని విష్టాని రమితి ప్రాణో వైరం ప్రాణేహీమాని సర్వాణి భూతాని రమంతే సర్వాణి గవా అస్మిన్ భూతాని విశంతి సర్వాణి భూతాని రమంతే యజేవం వేదా ఉక్తం ప్రాణో వా ఉక్తం ప్రాణో హీరగ్నే సర్వముత్పయత్యుద్ధాస్మాదుక్త విద్వేదస్తిష్టత్యుక్తస్య సాయుజ్యగ్నే సలోకతాం జయతి యేవం వేదా యజుః ప్రాణో వై యజుః ప్రాణే హీమాని సర్వాణి భూతాని యుజ్యంతే యుజ్యంతేహాస్మై సర్వాణి భూతాని శ్రేక్ష్యాయ యజుషః సాయుజ్యగ్నే సలోకతాం జయతి యేవం వేదా సామ ప్రాణో వై సామ ప్రాణే హీమాని సర్వాణి భూతాని సంయంతిహాస్మై సర్వాణి భూతాని శ్రేక్ష్యాయ కల్పంతే సామ్న సాయుజ్యగ్నే సలోకతాం జయతి యేవం వేదా క్షత్రం ప్రాణో వై క్షత్రం ప్రాణో హి వై క్షత్రం త్రాజతే హైనం ప్రాణక్షణితో ప్రక్షత్రమత్రమాత్మోచి క్షత్రస్య సాయుజ్యగ్నే సలోకతాం జయతి యేవం వేదా భూమిరంతరిక్షం దౌరిత్యస్తారక్షరాణ్యస్తాక్షరగ్నేహ వాజేకం గాయత్రీ పరమేతదుహైవాస్యాయేతత్స యావదే సుత్రిషు లోకేషు రావద్ధ జయతి యోస్యాయేతదేవం పదం వేదా ఋషో యజోగ్నేషి సామానీత్యస్తావక్షరాణ్యస్తాక్షరగ్నేహ వాజేకం గాయత్రీ పరమేతదుహైవాస్యాయేతత్స యావతీయం త్రయీ విద్యాబద్ధ జయతి యోస్యాయేతదేవం పదం వేదా తానోపానోవ్యానష్టావక్షరాన్యష్టాక్షరగ్నేహవాచేషం గాయత్రీ పరమే తదుహైవాస్యాయేతత్సయావరితం తాని తావద్ధజయతి యోస్యాయేతదేవం పదం వేదాస్యాయేతదేవ తురీయం దర్శతం పదం పరోరజాయేత తపతి యద్వై చతుర్థం తత్తురీయం దర్శతం పదమితి దర్శవిభక్ేష పరోరజా ఇది సర్వముఖ్యే వై షరజగుపరి తపత్యే మధ్యేహైవ స్త్రియా యశసా తపతి యోస్యాయేతదేవం పదం వేద శ్రీనారాయత్రీ తస్మిగ్రస్తులీయే దర్శతే పదే పరోరజతి ప్రతిష్ఠితా తద్వై తత్సత్యే ప్రతిష్ఠితం చక్రుర్వై సత్యం చక్రుర్హి వై సత్యం తస్మాద్యదానేం భూమి ప్రమాణాదేయా కామహమదర్శమహమశ్రౌషమితి ఏవం బ్రూయాదహమదర్శమితి తస్మాదేవ శ్రద్ధ్యామతద్వై తత్సత్యం బలే ప్రతిష్ఠితం ప్రాణో వై బలం తత్ప్రాణే ప్రతిష్ఠితం తస్మాదాహుత్బలగ్నే సత్యాదోగీయేం వేషాగాయత్యధ్యాత్మ ప్రతిష్ఠితామాగైషాగయాగస్పత్రే ప్రాణవైగయాస్తత్ప్రాణాగస్తత్రే తద్గయాగస్తత్రే తస్మాద్గాయత్రీ నామకయామేవామోేతావిత్రీమన్వాహైవసాయస్మా అన్వాహ తస్య ప్రాణాగ్రస్రాయతే హైతానేకే సావిత్రీమనుష్టుభమన్వాహుర్వాదనస్తుభేతద్వాచమనుబ్రూమయి న తాపుయాద్యాయత్రీమే సావిత్రీమనుబ్రూయాదీవాం విద్వ ప్రతిగృహాతి నైవ తద్గాయత్ర్యా ఏకంచన పదం ప్రతి పయమాగ్నస్తీరన్లోకాన్ పూర్ణాన్ ప్రతిగృహీయాచ్చోచ్యాయేతత్ప్రథమం పదమాత్మ్యా దశయావతీయంత్రయీ విద్యాయస్తావత్ ప్రతిగృహీయాచ్చోచ్యాయేతద్వితీయం పదమాత్మ్యా దశయావరిదం తాని యస్తావత్ ప్రతిగృహీయాచ్చోచ్యాయేతృతీయం పదమాత్మ్యా దశాస్యాయేతదేవ తురీయం దర్శనం పదం పరోరజా తపతి నైవ కేన చ నాప్యం కుతౌ ఏతావత్ ప్రతిగృహీయాతే తస్యాపస్థానం గాయత్ర్యస్యేకపదీత్రిపదీ చతుష్పద్యపజతి నహి పద్యతే నమస్తే తులీయాయ దర్శతాయ పదాయ పరోదజతే పావగో మా ప్రాపదితి యంద్రిష్యాదసావస్మై కామో మా సమృద్ధీతి వా నైవాస్మై స కామః సమృద్ధ్యతే యస్మాయేవముపతిష్ఠతే హమద ప్రాపమితి వా ఏ తద్ధవై తజ్జనకో వైదేహో గుళిలమాశ్వతరాశ్వినువాడయన్ముహో తద్వాయత్రీచిదబ్రూథాహస్తే భూతో వహసీతి ముఖగ్రహ్యస్యాస్తంబ్రాన్నమిలాంచకారేతి హోమాచ తస్యాగ్నిరేవ ముఖం యతి గవా అపి భక్తి వాజ్ఞాపభ్యా దదతి సర్వమేవ తత్సందహత్యేవగ్నేహైవైవం విద్యద్యపి భక్తిర పాపం కురుతే సర్వమేవ తత్ య శుద్ధ పూతో గదో మృత సంభవతి హిరణ్మయేన పాత్రేణ సత్యశాపితం ముఖం తత్వం పూర్ణ పాపం సత్యధన్మాయ నిష్టయే భూషం నేకరిషేయమూర్య ప్రాజాపత్యం వ్యూహరస్మీ సమూహతేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యో తావతో పురుష సోహమస్మి వాయురనిలమృతమేరం భస్మాంతే శరీరం ఓం క్రతోస్మరగస్మర అగ్నేనయారాయే అస్మాన్ విశ్వాయమాని విద్వాన్ ఇయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ ఓం జ్యేష్టం చ శ్రేష్టం చ వేదజ్యేష్ఠ శ్రేష్ఠ స్వాం భవతి ప్రాణో వై జ్యేష్ఠ శ్రేష్ఠ జ్యేష్ఠ శ్రేష్ఠ స్వాం భవత్యపి చేషాం భూషతి ఏం వేద దోహవై వసిష్టా వేద వసిష్టస్వానాభవతి వాగ్వై వసిష్టా వసిష్టస్వానాభవత్యేషా బుభూషతిం వేద దోహ వై ప్రతిష్టా వేద ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గే రక్షై ప్రతిష్టా చక్షుషా సమే చుర్గే చ ప్రతిష్టతి ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గే జయేవం వేద దోహ వై సంపదం వేద సజ్ఞేహాస్మై ప్రద్యతేయం కామం కామయతే శ్రోత్రం వై సంపచ్చ్రోత్రే హీమే సర్వే వేద అభిసంపన్నా సజ్ఞేహాస్మై ప్రద్యతేయం కామం కామయతే యదేవం వేద యోహభా ఆయతనం వేదాయతనగ్రస్వానాభవత్యాయతనం జనానాం మనోభా ఆయతనమాయతనగ్రస్వానాభవత్యాయతనం జనానాం ఏవం వేద యోహ వై ప్రజాతిం వేద ప్రజాయతేహ ప్రజయా పశుభీరేతో వై ప్రజాయ ప్రజాయతేహ ప్రజయా పశుభిర్యేవం వేద ఏహే మే ప్రాణాగ్నిశ్రేయసేది వదమానా బ్రహ్మజగ్మస్తద్ధో చుకోనో వశిష్ఠితి తద్ధో వాచయస్మిన్వుత్రాంతైదగ్వే శరీరం పాపీయో మన్యతే సవో వశిష్ఠితి భోచక్రామసా సంవత్సరం ప్రోష్యాగత్యోవాచకమశకరమృతే జీవితుమితి దేహో దుర్యసాతలా అవదంతో వాచా ప్రాణంత ప్రాణేన పశ్యంతచక్షుషా శృణ్వంత శ్రోత్రేణ విద్వాగ్నేసో మనసా ప్రజాయమానా రేతసైవ మధీవిష్మేతి ప్రవివేశహవాక్ చక్షుర్హోత్రక్రామతత్సంవత్సరం రోష్యాగత్యోవాచకమశకమదితే జీవితుమితి దేహోతురుజాంధా అపశ్యంతచక్షుషా ప్రాణంత ప్రాణేన వదంతో వాచాంతశ్రోత్రేణ విద్వాగ్నేసో మనసా ప్రజాయమానా రేతసైవ మహీస్మేతి ప్రవివేశః చక్షుః శ్రోత్రజ్ఞేహోత్రక్రామతత్సంవత్సరం రోష్యాగత్యోవాచకమశకతమదితే జీవితుమితి దేహోదుర్యథావధిరాశన్వంతశ్రోత్రేణ ప్రాణంతఃప్రాణేన వదంతో వాచాపశ్యంతశ్చక్షుషా విద్వాగ్నేసో మనసా ప్రజాయమానా రేతసైవ మజీవిష్ణేతి ప్రవివేశః శ్రోత్రం మనోహోత్రక్రామతత్సంవత్సరం ప్రోష్యాగత్యోవాచకమశకతమదితే జీవితుమితి దేహోదుర్యతాముభా విద్వాగ్నేసో మనసా ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా శృణ్వంతశ్రోత్రేణ ప్రజాయమానా రేతసైవ మజీవిష్మేతి ప్రవివేశః మనః రేతో హోత్రక్రామతత్సంవత్సరం ప్రోష్యాగత్యోవాచకమశకతమదృతే జీవితమితి దేహోదుర్యథా క్లీవా అప్రజాయమానా రేతసా ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా శృణ్వంతశ్రోత్రేణ విద్వాగ్నేసో మనసైవ మజీవిష్మేతి ప్రవివేశః రేతః అథ ప్రాణవక్రమిష్యం యథాయసైంధవ పడ్వీషసంకోన్సంగృహే భగ్నే హైవే మాన్ ప్రాణాన్ సంభవర్హతే హోదర్మాధవ ఉక్రమీర్ణ వైరక్ష్యామస్వదితే జీవితిమితి తస్యో మే బలిం కురుతేతి తథేతి పాహ వాగుమాదయద్వా అహం వసిష్టాస్మి త్వం తద్వసిష్ఠోసీతి యద్వా అహం ప్రతిష్టాస్మి త్వం తత్ప్రతిష్ఠోసీతి చక్షుర్యద్వా అహజ్ఞే సంపదస్మి త్వం తత్సంపదసీతి శ్రోత్రం యద్వా అహమాయతనమస్మి త్వం తదాయతనమసీతి మనోయద్వా అహం ప్రజాతిరస్మి త్వం తత్ప్రజాతిరసీతి రేతస్తస్యో మే కిమన్నం కిం వాస ఇతి యతి సంతిం చాశ్వభ్య ఆక్రమిభ్య ఆకీటపతంగేభ్యస్తత్తేమాపో వాస ఇది నహ వాహశ్చానన్నం జగ్ధం భవతి నానన్నం ప్రతిగృహీతం యజేవమే రదనశ్చాన్నం వేద తద్విద్వాగ్నేసశ్రోత్రియా అశిష్యంత ఆచామం చ చిత్వాచామం చేతమేవ తదనమనగ్నం కుర్వంతో మన్యంతే చేతకేతుర్హవా ఆరుణేయ పంచాలానాం పరిషదమాజగామస ఆజగామ దైవలిం ప్రవాహనం పరిచారయమానం తముదీక్షాభ్యువాద కుమారా. ఇది సభో ఇది ప్రతిశుశ్రావాన్పసి పిత్రేమితి హోవాచ ఏర్థయతే మా ప్రజా ప్రయత్యో విప్రతిపద్యంతి నేతి హోవాచ వేత్యోయతే మందోకం పునరాపద్యంత ఇది నేతి హైవోవాచ వేత్తో యథాసౌ లోకేమం బహువి పునఃపున ప్రయజ్ఞన్న సంపూర్యత ఇది నేతి హైవోవాచ వేత్తో యతిమాహుత్యాగ్నేతాయాపృషవాచో భూత్వా సముత్య వదంతి ఇది నేతి హైవోవాచ వేత్తో దేవయానస్య వాపథ ప్రతిపదం పితృయానస్య వా వ్యకృత్వా దేవయానం వా సంస్థానం ప్రతిపద్యంతే పితృయానం వాపిహిన ఋషేర్వచశ్రుతం ఏ శృతి అశృణమం పితృనామహం దేవానామృతమద్యానాం తాభ్యామిదం విశ్వమేజత్సమేతి యదంతరాపి తదం మా తదం చేతి నాహమత ఏకం చ నవే దేతి హోవాచ అథైనం వసత్యవంత్రయాక్రేనాదిత్య వసతి కుమార ప్రతిద్రావస ఆజగామతి తరం తగ్గేహోవాచేతి వావకిలనో భవాన్ పురానుశిష్టా నవోచ ఇది కథగ్గేతు మేధయితి పంచమా ప్రశ్నాం రాజన్యబంధుర ప్రాచ్యేత్తతో నేకం చ నవేదేతి కథమేత ఇతీమ ఇతిహ ప్రతీకాన్యుదాజహారా సహోవాచానీసాయుదహం పింజవేద సర్వమాం తత్తుభ్యమవోచం వేగితు తత్ర ప్రతీత్య బ్రహ్మచర్యం వచ్చావీతి భవానే గచ్చత్తి స ఆజగామగౌతమో యత్ర ప్రవాహనస్య దేవలే రాస తస్మా ఆసనమాహృత్యోదకమాహారయాంతకారాసహాత్మా అర్భ్యంతకారోవాచ వరం భగవతే గౌతమాయ తద్మయితి సహోవాచ ప్రతిజ్ఞాతో మయేష వరో జాంతు కుమారస్యాంతే వాచమ భాషతామ్యే బ్రూహీతి సహోవాచ దైవేషు వైగౌతమ తద్వరేషు మానుషానాం బ్రూహీతి సహోవాచ విజ్ఞాయతే హాస్తి హిరణ్యస్యాపాత్రంగో అశ్వానాం దాసీనాం ప్రవారాణాం పరిధానస్య మానో భవాన్ బహోరణం తస్యావర్యం తస్యాభ్యవదాన్యో భూజితి స వైగౌతమీయక్షేనేచ్చాసాపైమ్యహం భవంతమితి వాచాహస్మైవ పూర్వ ఉపయంతి సహోపాయనగేత్యో వాత అహోవాచ తథానస్తం గౌతమమాపరాధా తవ చ పితామహేం విద్యేత పూర్వన్న కస్మిన బ్రాహ్మణ ఉవాస తాం పురం తుభ్యం వక్ష్యామి బోధిత్వం బృహంతమృహతి ప్రత్యాఖ్యాతుమితి అసౌ వై లోపోగౌతమ తస్యాదిత్యయే వసమిద్రస్మయోధూ మోహరక్షిద్విషోంగారా అవాంతర దిశో విస్ఫులింగా తస్మిన్నే తస్మిన్నగ్నోరే వా శ్రద్ధాం విస్పతి తస్యా ఆహుతి సోమో రాజా సంభవతి పర్జన్యో వా అగ్నిర్గౌతమ తస్య సంవత్సర ఏ వసమిద భ్రాణిధో మో విద్యుదిరసమిరంగారాక్రాదునయో విస్ఫులింగా తస్మిన్నే తస్మిన్నగ్నౌరేవా సోమగ్నే రాజానం యుత్పరి తస్యా ఆహుత్రి వృష్టి సంభవతి అయం వై లోకోగ్నిర్గౌతమ తస్య పృథివ్యే వసమిదగ్నిర్ధూమో రాత్రిరచ్చిశ్చంద్రమా అంగారా నక్షత్రాణి విష్ఫులింగా తస్మిన్నే తస్మిన్నగ్నో దేవా వృష్టిం జుహ్వతి తస్యా ఆహుత్యా అన్నగ్నే సంభవతి పురుషో వా అగ్నిర్గౌతమ తస్యం యాత్తమే వసమిత్రానో ధూమో వాగచ్చిశ్చక్షురంగారా శ్రోత్రం విష్ఫులింగా తస్మిన్నే తస్మిన్నగ్నౌరేవా అన్నం జుహ్వతి తస్యా ఆహుత్యైరేతస్సంభవతి యోషా వా అగ్నిర్గౌతమ తస్యా ఉపస్థయే వసమిల్లోవాని ధూమో యోనిరచ్చర్యదంతః కరోతి తేంగారా అభినందా విష్ఫులింగా తస్మిన్నే తస్మిన్నగ్నో దేవా రేతో జుహ్వతి తస్యా ఆహుత్యై పురుషస్సంభవతి సజీవతి యావజ్జీవత్యథ యదామ్రియతే అథైనమగ్నయే హరంతి తస్యాగ్నేరేవాగ్నిర్భవతి సమిత్సమిద్ధూమో ధూమోర్చిర ధూమోచిరచిరంగారా అంగారా విస్ఫులింగా విస్ఫులింగా తస్మిన్నే తస్మిన్నగ్నో దేవా పురుషం జుహ్వతి తస్యా ఆహుత్యై పురుషోభాత్వరవన్న సంభవతి తేయేమేతద్విదుర్యేషామీ అరణ్యే శ్రద్ధా సత్యముపాతపేరేరంభవంత్యర్తిశోహరన్ ఆపూర్యమాణవక్షమాపూర్యమాణవక్షాద్యాన్ షన్మాసాంగారిత్యేతి మాసేభ్యో దేవలోకం దేవలోకాదిత్యమాదిత్యాద్వైద్యుతాన్ వైద్యుతాన్ పురుషో మానసేత్య బ్రహ్మలోకాన్ గమయతి తేషు బ్రహ్మలోకేషు పదా అథ ఏ యజ్ఞేన దానేన తపసా లోకాన్ జయంతి తే భూమమభిసంభవంతి భూమాద్రాత్రిజ్ఞే రాత్రేరపక్షీయమానవక్షమపక్షీయమానవక్షాద్యాం షణ్మాసాం దక్షిణాదిత్యేది మాసేభ్య పితృలోకం పితృలోకాచంద్రం తే చంద్రం ప్రాప్యాన్నం భవంతి తాగ్రస్తత్ర దేవాయతా సోమగ్ఞే రాజానమాప్యాయ స్వాపక్షీయస్వేత్యేవమేనా త్ర భక్షయంతి తేషాంయమేవాకాశమభినిష్పద్యంత ఆకాశాద్వాయుం వాయోర్వృష్టిం వృష్టే పృథివీం తే పృథివీం ప్రాప్యాన్నం భవంతి తే పునః పురుషాగ్నో హూయంతే తతో యోషాగ్నో జాయంతే తే లోకాన్ ప్రత్యుత్థాయనస్త ఏవమేవానుబలి వత్సం తే కయ ఏతౌ సంతానో న విదుస్తే కీటాత్పతంగా దశూకం స్వయకామయేతమః ప్రాప్నుయామిత్యుదగయన్ ఆపూర్యమానవక్షస్య పుణ్యాహే ద్వాదశాహముపసద్వతీ భూత్తోదుంబరేతగ్నిశేతమసేవా సర్వౌషధం పదానీతి సంభృత్య వైరముఖ్యపరిలిత్యాగ్నిముపసమాధాయ పరిస్థీర్యావృతాజ్ఞే తగ్గ్రత్య బుద్ధేతానక్షత్రేణ మంతగ్గే సన్నియజిహోతి యావంతోయ్యాకరేదస్ంచోభ్యంతి పురుషస్ కామాన్ తేభ్యోహం భాగేయం జుహోమి తేమాదృప్తే కామై ప్రత్యయంతు స్వాహ జాతిరస్చే పద్యతేహం విరణీకి తాం వాజస్య ధారజాయజే సజ్ఞే రాధనీ మహగ్రస్వాహ జ్యేష్ఠాయ స్వాహ శ్రేష్ఠాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నద్రవమవనయతి ప్రాణాయ స్వాహ వసిష్ఠాయై స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నద్రవమవనయతి వాజే స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నద్రవమవనయతి చతుషే స్వాహ సంపదే స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నద్రవమవనయతి శ్రోత్రాయ స్వాహ యతనాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి మనసే స్వాహ ప్రజాత్యై స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి ఏతదే స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి అగ్నయే స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి హోమాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి భూస్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి భువస్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి స్వస్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి భూవస్వస్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి బ్రహ్మణే స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి క్షత్రాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి భూతాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి భవిష్యతే స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి విశ్వాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి సర్వాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్రస్రవమవనయతి ప్రజాపతయే స్వాహేత్యగ్నౌ భూత్వాంతే సద్గ్రస్రవమవనయతి అథైనమభిమృశతి భ్రమదతి జ్వరదతి మూవన్నమసి ప్రస్తవధమస్యేకతమతి హింసమతి హింక్రియమాణమస్తుద్యీ సమస్తుద్యీయమానమసి శ్రావి తమసి ప్రత్యాశ్రావి తమస్యాద్రే సందే తమసి విభూదతి ప్రభూదతి జన్నమసి జ్యోతిరసి నిధనమసి సంభద్వోతీతి అతైనముద్యక్ష్యామగ్నస్మగ్నే హితే బహిరాజేషామధిపతి సమాజ్ఞేరాజేషానోధిపతి కరోత్తి అతైన మాజామీ తిగుర్వరేణ్యం మధురాదారుతాయే మధుక్షరంది సింధవ మాధ్యేర్నత్సంకోషధీ భూత్వాహ భర్గో దేవస్య ధీమహి మధునక్తమురోషసో మధుమత్పాతివగ్రే రజః మధుద్యౌరస్పునస్పిత భువస్వాహ ధియో యో నః ప్రచోదయాత్ మధుమాన్నో వనస్పతిర్మధుమాసూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వస్వాహేతి సర్వాం చ సావిత్రీమన్ వాహ సర్వాశ్చ మధుమతీరాణే వేదగ్ఞే సర్వం భూయాసంభో భూవస్వస్వాహేత్యంతత ఆచమ్యవాణీ ప్రక్షాళ్యజగణేనాగ్నిం ప్రాక్షిరాః సంవితతి ప్రాతరాదిత్యముపతిష్ఠతే దిశామేకపుండరీకమస్యహం మనుష్యానామేకపుండరీకం భూయాసమితి యథేతమేత్యజగణేనాగ్నిమాసీమోవగ్నే సంజపతి హైతముద్దాలక ఆర్నిర్వాచనే యాయయాజ్ఞవ్యాయాభుక్తో వాచాపి యజేనగ్నేకేష్టానోషించే జాయేరం శాఖా ప్రరోహేయు పలాశానీతి ఏతముహైవ వాజసనే యోజ్ఞవల్చో మధుకాయ పైవ్యాయాంతే వాసిన భుక్తో వాచార్యేనగ్నే దుష్టేస్థానోషించే జాయేరం శాఖా ప్రరోహేయు పలాశానీతి ఏతముహైవ మధుకైస్తూరాయ భాగవిత్తయేంతే వాసిన భుక్తో వాచాపి యజేనగ్నే దుష్టేస్థానోషించే జాయేరం శాఖా ప్రరోహేయు పలాశానీతి ఏతముహైవ చూలో భాగవిత్యజ్జానకయ ఆయస్తూనాయాంతే వాసిన భుక్తో వాచాపి యజేనగ్నే దుష్టేస్థానోషించే జాయేరం శాఖా ప్రరోహేయు పలాశానీతి ఏతముహైవ జానకిరాయస్తూ నస్తత్యకామాయ జాబాలాయాంతే వాసిన భుక్తో వాచాపి యజేనగ్నే దుష్టేస్థానోషించే జాయేరం శాఖా ప్రరోహేయు పలాశానీతి ఏకముహైవ సత్యకామోజా బాలోంతే వాసిభ్య భుక్తో వాచాపి యజేనగ్నే దుష్టేస్థానోషించే జాయేరం శాఖా ప్రరోహేయు పలాశానీతి నమేతన్నా పుత్రాయ బాణంతే వాసినే వాబ్రూయాత్ చతురౌదుంబరవత్యౌదుంబరస్వ ఔదుంబరచమస ఔదుంబర యుగ్మ ఔదుంబర్యాల్పమన్యోదశగ్రామ్యాని ధాన్యాని భవంతి వ్రీహియవాస్తిరమాకాంగవో గోధూమాశ్రమగోరాశ్చ ఖల్వాశ్చకలకులాశ్చ తాం తిష్టాంగధని మధునిఘృత ఉపసంచుహోతి ఏషాం వైభూతానాం పృథివ్యా ఆపోకామోషధయ ఓషధీనాం పుష్పాణి పుష్పాణాం ఫలాని ఫలానాం పురుష పురుషస్య దేశః సహ ప్రజాపతిరీక్షాంచక్రే హంతాస్మై ప్రతిష్టాం కల్పయామీతిస్త్రియగ్నే సృజే తాగ్నే సృష్ట్వాస్త తస్మాత్రియమర ఉపాసీత సలేదం ప్రాంతం గ్రామాణమాత్మనేవ సముదపాలయత్తేనైనామభ్యసృజత్ తస్వేరుపస్థో లోపాని పరిహిత్రన్మాధిశవనే సమిద్ధో మధ్యతస్థౌ ముష్కౌ తయావాన్హ వై వాజపే యజమానస్య లోకో భవతి తావానస్య లోకో భవతి యజేనం విద్వానధోపహాసంచరత్యాసాగ్యత్రేణాగ్నే సుకృతం వృంకే చ యైరమవిద్వానధోపహాసం చరత్యాస్య స్త్రియసుకృతం వృంజతే ఏతద్ధస్మవేతద్విద్వాన్ ఆరుణిరాహైతద్ధస్మవేతద్విద్వాన్మాతో మౌద్గల్య ఆహైతద్ధస్మవేతద్విద్వాన్ కుమారీత ఆహవహవో వర్యాత్ బ్రాహ్మణాయ నానిరింద్రియాదిశుకృతోస్మాల్లోకాత్రయంతి ఏకమవిద్వాగ్గే సోధోపహాసం చరంతీతి బహువాగిదగ్గే సుప్తస్య వా జాఘ్రతో వారేతస్పందతి తదభిమిషేదనువాంక్రయేదయన్మేద్యరేత పృథివీమస్కాంశీద్యదోషదీలప్యదప్యదరస్యదపః ఇదమహం తద్రేత ఆదరే పునర్నామైత్వింద్రియం పునస్తేజః పునర్భగః పునరగ్నిభ్యాయస్థానం కల్పంతామిత్యనామికాంగుష్ఠాభ్యామాదాయాంతరేణ స్తనౌ వా భ్రువౌ వా నిమృజ్యాత్. అస యద్యుదకస్మానం పరిపశ్యేత్తదభిమంత్రయేత మయి తేజింద్రియం యశోద్రవినగ్నే సుకృతమితి శ్రీర్హవాజేషాత్రేణాన్మలోద్వాసాస్తత్మాన్మలోద్వాసయశస్వినేమభిక్రమ్యోపంత్రయేత. సా చేదస్మై వదద్యాత్ కామమేనామవక్రీయాత్. సా చేదస్మైనై వదద్యాత్ కామమేనాయ్యవాపానినా గోపహత్యాతిక్రామేరింద్రియేణ తేజసా యత ఆదదయిత్యయసా భవతి. సా చేదస్మై దద్యాయింద్రియేణ తేజసా యత ఆదధామీతి యశస్వినావేవ భవతః. పయామిచ్చేత్ కామయేతమేతి తస్యామర్థం నిష్టాయ ముఖేన ముఖగ్నే సంధాయోపస్తమస్యా అభిమృశ్య జలే గంగారంగాత్ సంభవతి హృదయాది జాయసే. తత్వమంగకషాయోసి విఘ్నవిద్వామివనాదయే మామమూం మయీతి. అథయామిచ్చేన్న గర్భం దధీతేతి తస్యామర్థం నిష్టాయ ముఖేన ముఖజ్ఞే గంధాయాభిప్రాణ్యాపాన్యాదింద్రియేణ తే రేతసా రేత ఆదదయిత్యరేతాయేవ భవతి. అథయామిచ్చేద్దధీతేతి తస్యామర్థం నిష్టాయ ముఖేన ముఖజ్ఞే గంధాయాపాన్యాభిప్రాణ్యాదింద్రియేణ తే రేతసా రేత ఆదధామీతి గర్భిణ్యేవ భవతి. అత ఎస్యాయీరారస్యాత్సంచేద్విష్యాపాత్రేగ్నిముపసమాధాయ ప్రతిలోమగ్రే సరవర్షిత్యేత్తాస్తరవృష్టే ప్రతిలోమాస్తత్పిషాక్తా మమ సమిద్ధే హౌషే ప్రాణాపానూత ఆదదేశావితి మమ సమిద్ధే హౌషే పుత్రపశోగ్రస్త ఆదదేశావితి మమ సమిద్ధే హౌషేరిష్టాశ్రుదేశ ఆదదేశావితి మమ సమిద్ధే హౌషీరాశ పరాటాచోత ఆదదేతా విచిత వా ఏషేంద్రియో విసుకృతోస్మాల్లోకాత్రైతి ఏం విబ్రాహ్మణ శరవతి తస్మాదేవం విక్షోత్రియస్య దారేణ నోపహేతులచ్చేవం విత్పరో భవతి. అథ యజామాత్తవం విందేత్యహంకగ్నేన విభేదహత వాసానీనా వృషళో న వృషల్యుపమం ఉపహన్యాశలో నృషల్యుపహన్యాత్రిరాత్రాంతమా పృత్యం వ్రీహీనవఘాతయే. సయైచ్చేత్పుత్రో మే శుక్లో జాయేత వేదమనుబ్రువీత సర్వమాయుర్యాదితిరోదనం పాచయిత్తాషక్తిష్మంతమస్మీ జాతామీశ్వరోజనయిత వై. అదయైచ్చేత్పుత్రో మే కపిల పింగలో జాయేతద్భ్రో వేదావనుబ్రువీత సర్వమాయుర్యాదితిరోదనం పాచయిత్తాషక్తిష్మంతమస్మీ జాతామీశ్వరోజనయిత వై. అసయయిచ్చేత్పుత్రో మే శ్యామోలోహితాక్రోజాయేతత్రీం వేదానముక్రీత సర్వమాయుర్యాదితి గౌరణం పాతయిత్తాదక్ష్మంతమస్మీయాతామీశ్వరోజనయిత వై. అసయైచ్చేద్విహితా మే పండితా జాయేత సర్వమాయుర్యాదితి గౌరణం పాతయిత్తాదక్ష్మంతమస్మీయాతామీశ్వరోజనయిత వై. అదయేచ్చేత్పుత్రో మే పండితో విజిగీతస్వమితింగమశుశ్రూషితాం వాచం భాషితా జాయేత సర్వాన్వేదాననుబ్రువీత సర్వమాయుర్యాదితి మాగ్నే శోదనం పాతయిత్తాదక్ష్మంతమస్మీ జాతామీశ్వరోజనయిత వా ఔక్షేణ వా ఋషభేణ వా. అసాభిప్రాతరే వస్థాళీపాకాృతాద్యంచే పిత్రా స్థాళీపాకస్ోపఘాతంజుభోచ్చగ్నజే స్వాహానుమతయే స్వాహాదేవాయ సవిత్రే సత్య ప్రసవాయ స్వాహేపి హుత్వోద్ధృత్య ప్రాస్తాదిప్రాస్తాచేతరస్యా ప్రయచ్చతి ప్రక్షాళ్యపాణీరవాత్రం పూరయిత్వా తేనీయాం క్షీరభృత్యుత్తిష్టాతో విశ్వావసోన్యామిత్య ప్రభు సంజాయాం ప్రత్యాసహేతి. అథైనామభిపద్యతే మోహమస్మి సాత్వగ్గే సాత్వమస్య మోహంగే సామాహమస్మి జౌరహం ప్రతిగేత్వం తావేషగ్గేరభావహే సహ రేతో దావహే పుగ్గేసే పుత్రాయ విత్తయ ఇతి. అథాస్యూరుహాపయతి విజిగీతాన్యాపృథివీతి తస్యామత్కన్నిష్టాయ ముఖేన ముఖగ్నే సంభాయత్రిలేనామనులోమామనుమాష్టీ విష్ణుర్యోనిం కల్పయతు త్వష్టారూపాణి విఘ్నేషతు ఆశించతు ప్రజాపతిర్ధాతా గర్భం దధాతు గర్భం దేహి శ్రీనివాలి గర్భం దేహి పృతుష్ుకే గర్భం తే అశ్వినో దేవా బాధత్తాం పుష్కరస్రజో హిరణ్మయీ అరణీయాభ్యాన్యర్మంతతామశ్వినో సుమంతే గర్భగ్రేహవామహే దశమే మాసి సూతయే యథాగ్నిగర్భాపృథివీ యథాద్యౌరింద్రేణ గర్భిణీ వాయుద్దిశాం యథా గర్భ ఏవం గర్భం దదామి తే సావితి రోషం తీమద్భిరభ్యుక్షతి యథా వాయు పుష్కరిణీ గేసమింజయతి సర్వతః ఏ వాతే గర్భయేజతు సహావైతుజరాయుమా ఇంద్రస్యాయం వ్రతకృతస్తార్గలస్తపరిశ్రయః తమింద్ర నిత్యహి గర్భేణ సావరాగ్ఞే సహేతి జాతేగ్నిముపతమాధాయాం తాధాయకగ్నే తే పృతరాజ్ఞే సన్నీయభిరాజ్యోపఘాతం జుహోత్యస్మిన్ సహస్రం పుష్యాసమేధమాన స్వే గృహే అస్యోపసంజ్ఞాం మాచ్చైత్యేత్ప్రజయా పశుభిశ్చ స్వాహా మయి ప్రాణాద్యత్వయి మనసా జుహోమి స్వాహా యత్కర్మణాచరీరిం యద్వాన్యో నమిహాసనం అగ్నిష్టస్విష్టకృద్విద్వాంష్టగ్రేసుభుతం కరోతు న స్వాహేతి అథాస్య దక్షిణం కన్నమభిదాయ వాగ్వాదిత్రిరతదధిమధుఘృతీయానంతమిహితేన జాతరూపేణ ప్రాశయతి భూస్తే దామి భువస్తే దామి స్వస్తే దామి భూవద్భూవస్వస్తర్వం తయి దామీతి అథాస్య నామ కరోతి వేదోతీతి తతశ్చ తద్గుహ్యమేవ నామ భవతి అథైనం మాత్రే ప్రదాయస్తనం ప్రయచ్చతి యత్తే స్తనశయో యోమయో భూవ్యోరత్నధావతు విద్యస్సు తత్రః ఏన విశ్వాపుష్యసి వార్యాణి తరస్తతి తమిహ ధాతవేకరితి అథాస్య మాతరమభిమంత్రయతే ఇలాదిమైత్రావరుణీ వీరే వీరమజీజనతి సా తం వీరవతీ భవయాస్మాన్ వీరవతోకరదితి తం వాయే తమాహురతి పితాపతాభూరతి పితామహోపతాభూ పరమాంబతగాక్షాం నాపత్యయా యశసా బ్రహ్మవర్చసేన యయేవం విదో బ్రాహ్మణస్య పుత్రో జాయత ఇతి అథవగ్నేరోతిమాటీ పుత్ర కాత్యాయనీ పుత్రో గౌతమీ పుత్ర గౌతమీ పుత్రో భారద్వాజీ పుత్ర భారద్వాజీ పుత్ర పారాశరీ పుత్ర పారాశరీ పుత్ర ఔపస్వస్తి పుత్రౌపస్వస్తి పుత్ర పారాశరీ పుత్ర పారాశరీ పుత్ర కాత్యాయనీ పుత్ర కాత్యాయనీ పుత్ర కౌశికీ పుత్ర కౌశికీ పుత్ర ఆలంబే పుత్రాచ వైయాఘ్రవతే పుత్రాచ వైయాఘ్రవతే పుత్ర కాన్వే పుత్రాచ కాపీ పుత్రాచ కాపీ పుత్ర ఆత్రేయే పుత్రాదాత్రేయే పుత్రో గౌతమీ పుత్రాద్గౌతమీ పుత్రో భారద్వాజీ పుత్రాత్ భారద్వాజీ పుత్ర పారాశరీ పుత్రాత్ పారాశరీ పుత్రో వాస్తీ పుత్రాద్వాస్తీ పుత్ర పారాశరీ పుత్రాత్ పారాశరీ పుత్రో వాత్కారుణీ పుత్రాద్వాత్కారుణీ పుత్రో వాత్కారుణీ పుత్రాద్వాత్కారుణీ పుత్ర ఆత్తభాగీ పుత్రాదాత్తభాగీ పుత్ర శ్రౌంగీ పుత్రాత్ సౌంగే పుత్ర సాంకృతే పుత్రాత్సాంకృతే పుత్ర ఆలంబాయనే పుత్రాదారంబాయనే పుత్ర ఆలంబే పుత్రాదారంబే పుత్రో జాయంతే పుత్రాజ్జాయంతే పుత్రో మాండూకాయనే పుత్రాన్ మాండూకాయనే పుత్రో మాండూకే పుత్రాన్ మాండూకే పుత్ర ఛాండిలే పుత్రాచ్ఛాండిలే పుత్రో రాచైతరే పుత్రాచైతరే పుత్రో భాలుకే పుత్రాద్భాలుకే పుత్ర క్రౌంచికే పుత్ర భ్యాం క్రౌంటికే పుత్రో వైదభృతే పుత్రాద్వైదభృతే పుత్ర కార్షకేయే పుత్రాత్ కార్షకేయే పుత్ర ప్రాచీనయోగే పుత్రాత్ ప్రాచీనయోగే పుత్ర సాంజీవే పుత్రాత్ సాంజీవే పుత్ర ప్రాస్నీ పుత్రాదాసురి వాసిన ప్రాస్నీ పుత్ర ఆసురాయ నాదాసురాయ నాసురే దాసురి యాజ్ఞవల్క్యాజ్ఞవల్క్య ఉద్దాలకాదుద్దాలకోరుణాదరుణ ఉపవేశేరుపవేశి పుత్రే పుత్రిర్వాజస్రవతో వాజస్రవాయిక్వావతో వాద్యోగాంజిక్వాద్యోగోషితాద్వారిషకణాదశితో వారిషకణో హరితాత్ కశ్యపాద్ధరిత కశ్యప శిల్పాత్ కశ్యపాత్ శిల్ప కశ్యప కశ్యపాన్ నైధ్రువే కశ్యపో నైధ్రువిర్వాచో వాగం భిన్యాం భిన్యా ఆదిత్యాదాదిత్యానీమాని శుక్రాని యజుర్వేషి వాజసనేయేన యాజ్ఞవల్క్యేనాఖ్యాయంతే సమానమాతాంజీవీపుత్రాత్సాంజీవీపుత్రో మాండోకాయనేర్మాండోకాయ నిర్మాండవ్యాండవ్యకౌత్సాత్కౌత్సో మాహిత్యేర్మాహిత్యర్వామకక్షాయనాత్వామకక్షాయన శాండిల్యాచ్ఛాండిల్యో వాచ్యాద్వాశ్చుశ్రే పుష్ర్వాజవచసో రాజస్తం వాయనాద్యవచారాజస్తం వాయనత్వరాత్కావశేయాత్వరకావశేయ ప్రజా ప్రజాపతే ప్రజాపతి బ్రహ్మణ బ్రహ్మస్వయంభు బ్రహ్మణే నమః పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి ఓం.